38 స్వాతంత్ర్యం అంటే వశిష్ఠుడు రామ సరిగ్గా నిర్వచనాలు తెలుసుకొని మాట్లాడితే ఈ చిక్కురాదు. చేతనుడు అంటే ఏమిటి? ఎవడికైతే స్వతంత్రమైన క్రియాశక్తి ఉంటుందో వాడు చేతనుడు. స్వతంత్రమంటే ఏమిటి? ఎవడైనా సరే ఒక పని చేయాలంటే వాడికి కొన్ని క్రియాసాధనాలు కావాలి. ఆ సాధనాలు వాడు చెప్పినట్టు వింటూ ఉంటే వాడు స్వతంత్రుడు. అలాగాక ఆ సాధనాల ఇష్టప్రకారం వాడు నడుచుకుంటూ ఉంటే వాడు అస్వతంత్రుడు. ఎలాగంటే, నువ్వు రాజువి, నీకు పక్క రాజుమీద యుద్ధం చేయాలనిపించింది, కాని నువ్వొక్కడివే యుద్ధం చేయగలవా? నీకు సహాయకులు కావాలి, మంత్రులు, సేనాపతులు, సైనికులు కావాలి. నువ్వు ఆక్రమణ్ అని ఒక్క అరుపు అరవంగానే నీ మంత్రులు, సేనాపతులు, సేనలు అందరూ ముందుకు దూకి యుద్ధం చేస్తున్నారనుకో, అప్పుడు ప్రజలంతా నిన్ను, ఈయన చాలా స్వతంత్రుడండి, ఈయనకి ఎవరి సలహాలు అక్కర్లేదు అంటారు. నువ్వు ఆక్రమణ్ అనగానే నీ సైనికులు నీ దగ్గరకు వచ్చి, మహాప్రభో, ఇప్పుడు యుద్ధం చేయడం మంచిది కాదు, మాకు పండుగలు వస్తున్నాయి, తరువాత యుద్ధానికి వెళదాంలేండి అని వాదించసాగారనుకో, అప్పుడు ప్రజలు, ఈ రాజుగారు స్వతంత్రుడు కాడండి, సైనికులు చెప్పినట్లు ఆయన నడుచుకోవలసిందే, స్వతంత్రంగా ఏ నిర్ణయాలు తీసుకోలేడు అంటారు. కనుక ఓ రామ, క్రియాసాధనాల మీద పరిపూర్ణమైన ఆదుపాజ్ఞలు కలవాడే స్వతంత్రుడు. అలాంటి స్వతంత్రమైన క్రియాశక్తి కలవాడే చేతనుడు. రాముడు, గురుదేవ, కొంచెం ఆగండి. మీరు చేతన పద నిర్వచనంలోకి వెళ్లే ముందు స్వాతంత్ర్య పద నిర్వచనంలోనే నాకు కొంచెం సందేహం ఉంది. ఏమంటే, తన యొక్క క్రియాసాధనాల మీద పూర్తిగా ఆధిపత్యం ఉండటం పేరే స్వాతంత్ర్యం అని మీరంటున్నారు. నాకేమో ఆ నిర్వచనం అంత రుచించడం లేదు. ఏ సాధనాలతోనూ పని లేకుండా తనంతట తానుగానే పనులు చేసుకునేవాడే స్వతంత్రుడు అని చెబితే బావుంటుందని నా అభిప్రాయం. ఆయసర్ 48. ఒక సూర్యుడున్నాడు, ప్రకాశించడానికి ఎవరి సహాయం తీసుకుంటున్నాడు? ఆయన స్వతంత్రంగా ప్రకాశిస్తున్నాడు. సృష్టికర్త అయిన భగవంతుడున్నాడు. ఈ పంచభూతాలను సృష్టి చేయటానికి ఆయన ఎవరి సహాయం తీసుకున్నాడు? ఆయనే స్వతంత్రంగా సృష్టి చేస్తున్నాడు. అలాంటి వాళ్లనే స్వతంత్రులు అనాలి. అంతేగాని ఏవేవో సాధనాలను ఉపయోగించే రాజులు మొదలైన వాళ్లను స్వతంత్రులనటం బాగాలేదు. కనుక స్వతంత్రం అనే పదానికి క్రియాసాధనాలు లేకుండానే పనిచేసేవాడు అనే నిర్వచనం చెప్పితే బాగుంటుందేమో.